ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి విఎస్ చక్రవర్తి గారిచే తెలుగులోనికి అనువదింపబడిన లేజర్ అనే పుస్తకం. దీనిలో మొదటి భాగం మనం చూసే కాంతి చిన్న చిన్న కాంతి తరంగాల సమ్మిళిత ధార. ఇలాంటి కాంతి తరంగాలని వరుసగా పేర్చితే 1 inch పొడవు ఉంటాయి. అంటే ఒక్క తరంగం పొడవు ఇంచులో 1/50,000 వంతు అన్నమాట. దానినే తరంగదైర్ఘ్యం అంటారు. తరంగదైర్ఘ్యాన్ని ఇంచుల్లో కన్నా మీటర్లలో కొలిస్తే అనువుగా ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాలలో వైజ్ఞానిక ప్రయోజనాల కోసం ఇంచుల కన్నా మీటర్లనే ఎక్కువగా వాడతారు. 1 meter అంటే 39.37 inches, అంటే ఇంచుమించు 3.28 feet, అంటే చాలా ఎక్కువ పొడవే. కానీ మీటర్లని ఇంకా చిన్న చిన్న భాగాలుగా విభజించవచ్చు. మీటర్లో 10వ వంతు, 100వ వంతు, 1000వ వంతు ఇలా విభజిస్తూ పోవచ్చు. అలాంటి కొలమానాన్నే మెట్రిక్ వ్యవస్థ అంటారు. 1 centimeter అంటే 1/100 meter. 1 millimeter అంటే 1/1000 meter. 1 micrometer అంటే 1/1000 millimeter. 1 nanometer అంటే 1/1000 micrometer. కాంతి తరంగం పొడవు 500 nanometers దాకా ఉంటుంది. అంటే ఇంచులో 1/50,000 ఉంటుంది. ప్రపంచం అంతటా శాస్త్రవేత్తలు నానోమీటర్లే వాడతారు. కాంతి తరంగాలు అన్నీ ఒకే పొడవులో ఉండవు. కొన్ని మరగాస్త పొడుగ్గాను, కొన్ని కాస్త పొట్టిగా కూడా ఉంటాయి. ఆ తేడా ఏమిటో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే వివిధ తరంగదైర్ఘ్యాలు గల కాంతి తరంగాలు కంటికి వివిధ రంగుల్లో కనిపిస్తాయి. మనకి కనిపించే కాంతులలో అత్యధిక తరంగదైర్ఘ్యం గల కాంతి మనకి ఎర్రగా కనిపిస్తుంది. దాని తరంగదైర్ఘ్యం రమారమి 780 nanometers ఉంటుంది. అలాగే మనకి కనిపించే కాంతిలో అతి తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి మనకి వైలెట్ రంగులో కనిపిస్తుంది. ఆ తరంగాల పొడవు 390 nanometers. ఈ రెండింటి మధ్య నారింజ, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నీలం మొదలైన రంగులు ఉన్నాయి. ప్రతి రంగుకి కొన్ని తరంగదైర్ఘ్యాల విస్తృతి ఉంటుంది. తరంగదైర్ఘ్యం మారుతుంటే క్రమంగా ఒక రంగు మరో రంగుగా మారిపోతుంది. కనుక రంగుకి రంగుకి మధ్య ఖచ్చితమైన సరిహద్దులు ఏమీ లేవు. వివిధ రంగుల యొక్క సగటు తరంగదైర్ఘ్యాలని ఒక పట్టికలా వేసుకుంటే ఇలా ఉంటుంది. ఎరుపు 700 nanometers, నారింజ 600 nanometers, పసుపుపచ్చ 580 nanometers, ఆకుపచ్చ 520 nanometers, నీలం 450 nanometers, వైలెట్ 410 nanometers. గాలిలోంచి నీటిలోకి కానీ గాజులోకి కానీ కాంతి ప్రవేశిస్తున్నప్పుడు కాంతి వంగుతుంది. తరంగదైర్ఘ్యం ఎంత తక్కువగా ఉంటే కాంతి అంత ఎక్కువగా వంగుతుంది. సూర్యకాంతి నానా రకాల తరంగదైర్ఘ్యాల అంటే రంగుల సమ్మేళనం. కానీ ఆ కాంతి ఒక నీటి బిందువులోంచి ప్రవేశిస్తున్నప్పుడు వివిధ రంగుల కాంతులు వివిధ స్థాయిలలో వంగుతాయి. అందువలన తెల్లని కాంతిలో ఉన్న రంగులు అన్నీ విడిపోతాయి. ఆకాశంలో మనం ఇంద్రధనుసును చూస్తున్నప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. నీటి బిందువులు కాంతిలోని వివిధ తరంగదైర్ఘ్యాలని వేరు చేస్తాయి. అలా విడిపోయిన కాంతిలో ఒక రంగు మరో రంగుగా క్రమంగా మారటం చూస్తాం. అయితే ఇవన్నీ కేవలం మన కంటికి కనిపించే కాంతులు.